అన్న కబళము కోడి గ్రుడ్డంతయుండవలయును. గృహస్థుడు 8 కబళములను గ్రహించవలెను. బ్రహ్మచారి 9 6 3 గాని గోమూత్రము చిలకరించి తన ఇష్టము వచ్చినన్ని కబళములు తినవచ్చును. తన 2 శుభ్రము చేసికొని మనస్సుతో గాయత్రిని జపించి నీటిని ప్రోక్షింపవలయును. దొంగ చండాలుడు, వైశ్యుడు, క్షత్రియుడు వీరిలోనెవరు ఇచ్చినను ఆయన్న మధమ మనబడును. శూద్ర సంపర్కముతో శూద్రుల కూడి శూద్రాన్నము తినువారు సూర్యచంద్రులు ఉండునందాక ఘోర నరకమున కూలుదురు. గాయత్రి మంత్రమున కెన్ని అక్షరములు కలవో అన్ని 100 జపము చేసిన గాయత్రి పురశ్చరణమగును. 32 జపము చేసిన గాయత్రి పురశ్చరణమగునని విశ్వామిత్రుడు పలికెను. జీవ చైతన్యములేనిచో దేహమే లేదు, ఏ పనియునూ కాదు. అట్లే పురశ్చరణలేని మంత్రము నిరర్ధకమే యందురు. జ్యేష్ఠము, ఆషాఢము, పుష్యము, మలమాసము, మంగళ శనివారములు, వ్యతిపాత వైధృతి యోగములు, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ప్రదోష, రాత్రికాలములు, భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, జ్యేష్ఠ, ధనిష్ఠ నక్షత్రములు, జన్మ నక్షత్రము మేష, కర్కాటక, తులా, మకర, కుంభ లగ్నములు పురశ్చరణమునకు పనికిరావు. చంద్ర తారాబలములు చూచుకొనవలయ్యును. విశేషించి శుక్లపక్షమున పురశ్చరణము ప్రారంభించినచో త్వరలో మంత్రసిద్ధియగును. మొదట స్వస్తి వాచనము నాంది శ్రాద్ధము యథావిధిగా జరిపి బ్రాహ్మణులకు భోజన వస్త్రములిచ్చి తృప్తిపరచవలయ్యును. పిమ్మట వారి అనుమతితో పురశ్చరణము ప్రారంభింపవలయ్యును. ద్విజుడు పడమర ముఖముగా శివాలయమునగాని ఇతర పుణ్యస్థలములగాని జపించవలెను. కాశీ కేదారము మహాకాలము నాసిక త్రయంబకము అను 5 స్థానములు మహాక్షేత్రములు మంత్రసిద్ధి క్షేత్రములని భూమిపై పేరుగాంచినవి. ఇవి కానిచోట కూర్మాసనము సిద్ధిప్రదము. మొదలు పెట్టిన నాటి నుండి పూర్తి అగు వరకు ప్రతిదినమును జపమెక్కువ తక్కువలు చేయక మౌనముగా నిరంతరముగా పురశ్చరణము కొనసాగింపవలయును. ఉదయము మొదలు మధ్యాహ్నము వరకును జపము సాగింపవలెను. పవిత్రత, మనోనిగ్రహము, ధ్యానము, మంత్రార్థ చింతనము జపమందు పాటింపవలెను. గాయత్రి మంత్రమునకెన్ని అక్షరములు కలవో అన్ని 100 జపము పురశ్చరణకు చేయవలయును. పిమ్మట సంఖ్యలో దశాంశము మంచి నెయ్యి, పాలు, అన్నము, నువ్వులు, 6 దళములు, పూలు, పంచదార, యవలు మొదలగు వస్తువులతో హోమము చేయవలెను. అప్పుడు మంత్రసిద్ధుడగును. కనుక ధర్మార్థ కామ మోక్షదాయిని అయిన గాయత్రి ఎల్ల విధముల సేవింపదగినది. నిత్య నైమిత్తిక కామ్యమోక్షముల కావలసిన వారు తప్పక గాయత్రీమాతను నమ్ముకొనవలయ్యును. గాయత్రిని మించిన దేవత ఈ లోకమందేదియూ లేదు. మరి ఒక పురశ్చరణ విధానమును వినుము. మధ్యాహ్నము నమితముగా భుజింపవలయ్యును. మౌనము పాటించవలయును. 3 స్నానము చేయవలెను. నీటిలో ఏకచిత్తముతో 300,000 గాయత్రిని జపించవలెను. ఇట్లు పురశ్చరణ జరిపిన పిమ్మట కామ్యకర్మగాని సహజకర్మగాని సిద్ధించు వరకు జపము సాగింపవలెను. ఇప్పుడు కామ్యకర్మ విధానము తెలుపుచున్నాను, వినుము. ప్రతిదినము సూర్యోదయమున స్నానము చేసి సహస్ర గాయత్రి జపింపవలయును. దీనివలన ఆయురారోగ్యములు తప్పక సిరి సంపదలు కూడా కలుగును. ఇట్లు చేసిన 3 ఆరు నెలల లేక సంవత్సరమునకు చివర తప్పక కోరిక తీరును. నేతిలో నిండా తడిపిన లక్ష కమలములు, అగ్నిలో గాయత్రి మంత్రముతో హోమము చేసిన తప్పక మోక్షము అరచేతిలోనిదైయుండును. మంత్రసిద్ధి కాక చేసిన జప హోమములు కామ్య మోక్షక్రియలన్నీయు నిష్ఫలములగును. పాలు పెరుగు కలిపి గాయత్రితో 25 లక్షలు హోమము చేసినవాడు ఈ జన్మమందే సిద్ధినొందునని మహర్షులు చెప్పిరి. అష్టాంగ సిద్ధి వలన ఏ ఫలితము కలుగునో మంత్రసిద్ధి వలన అదే ఫలము తప్పక కలుగును. ఆహారము తీసికొనుచు నియమముగా చేతనైన కాకున్నా 6 నెలలు గాయత్రి జపించినచో గురుభక్తి గలవారికి తప్పక సిద్ధి కలుగును. ఒక దినమున పంచగవ్యములు, ఒక దినమున వాయువును, ఒక దినమున బ్రాహ్మణాన్నమును తినుచు గాయత్రి జపము చేయవలెను. గంగాది పుణ్యతీర్థములందు స్నానము చేసి ఆ జలమందుండి శతగాయత్రి జపించి పిమ్మట తీర్థము తీసికొనినవాని సర్వపాపములు పటాపంచలగును. దీనివలన తప్పక కృచ్ఛ్రచాంద్రాయణాదుల ఫలితమబ్బును. రాజుగాని విప్రుడుగాని తన గృహమునందే జపించవలయును. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడును వారి వారి యోగ్యతలను బట్టి యజ్ఞముల ఫలితములు పొందుదురు. ముముక్షువులు శ్రౌత స్మార్త కర్మలు తప్పకాచరింపవలయును. అగ్నిహోత్రాది సదాచార సంపన్నుడు పండితుల చేత సుశిక్షితుడును ప్రయత్నించి ఫలమూలములు, జలములు, భిక్షాన్నము గ్రహించవలయును. 8 ముద్దలు మాత్రమే భుజింపవలెను. దేవర్షి, ఈ చెప్పిన పద్ధతిగా పురశ్చరణము జరిపిన వానికి తప్పక మంత్రసిద్ధి గలుగును. దీని అనుష్ఠించినవాడు ధనవంతుడు అగును. ఈ గాయత్రి పురశ్చరణ విధానము విన్నవానికి మిక్కిలి పుణ్యమగును. వైశ్వదేవ విధానము, ప్రాణాగ్నిహోత్ర విద్య. వైశ్వదేవ విధానము చెవుల పాపములను పోగొట్టును. దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞమునని 5 యజ్ఞములు గలవు. గృహస్థునకు 5 పాతకములు సంభవించును. ఊడ్చుట, పిసుకుట, అలుకుట, దంచుట, విసరుట అనెడు పనులందు క్రిములు పడి చచ్చుచుండును. కనుక పాపశాంతి చేసుకొనవలయును. పొయ్యి లోహపాత్ర, నేల కర్పరము మొదలగు చోట్ల వైశ్వదేవము చెయ్యరాదు. అగ్నికుండమున లేక స్థండిలమున చెయ్యవలయును. చేయి, చేట, జింకతోలు వీటితో అగ్నిని మండించరాదు. నోటితో నూదవలయును. ఏలయన అగ్ని నోటి నుండియే ఉద్భవించెనుగదా. అగ్నిని వస్త్రముతో విసరిన, వ్యాధి చేటతో విసరిన, దారిద్ర్యము చేతితో మృత్యువు నోటితో ఊదిన కార్యసిద్ధియు కలుగును. అగ్నిలో ఫలములు పెరుగు, నెయ్యి, కూరలు, గడ్డలు, లేనిచో కట్టెలు, వేళ్ళు, గడ్డి, నెయ్యి, పెరుగు, పాలతో ఇవి దొరకనిచో కనీసము నీటితోనైనా తడిపి హోమము చేయవలయును. ఎండిన పాసిన అన్నము హోమము చేసిన, కుష్ఠురోగము ఎంగిలి హోమము చేసిన శత్రువులకు వసుడగును. ఎండిన వస్తువుల వలన పేదరికము, ఉప్పు హోమము చేసిన నరకము కలుగును. పచనాగ్నిలో ఉత్తర భాగము నుండి బూడిద గప్పిన నిప్పును వైశ్వదేవమునకు తేవలెను. క్షారములు మొదలగునవి కలిసిన అగ్నితో వైశ్వదేవము చేయరాదు. వైశ్వదేవము చేయక తిను మూఢుడు కాలసూత్ర నరకమందుకూలును. కూరలు, దుంపలు, పత్రము, ఫలము వీటిలోనేదైనా అగ్నిలో హోమము చేసి తరువాత భుజింపవలయును. వైశ్వదేవము చేయకముందే భిక్ష వేయవలసి వచ్చినచో వైశ్వదేవ భాగము వేరుగా తీసి మిగిలినది భిక్షవేయవలయును. వైశ్వదేవము చెయ్యని దోషమును భిక్షుకుడు తొలగింపగలడు, కాని భిక్షుకునికి పెట్టని దోషమును వైశ్వదేవము తొలగింపజాలదు.